जय जय शंकर शिव शिव शंकर जय जय शंकर शिव शिव शंकर जय जय शंकर शिव शिव शंकर ధరణికే కాంతిమయుడు కరుణా తరంగుడై ప్రణవధరుడు జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు శిరసుకే చలువ ఆ చలువ గంగా తలుపు ఆ చంద్రమంతాపించము బోలు నీలకంఠం తెలిమప్పులే విభూతి భస్మం అభయ ప్రళయ శక్తి ఆ త్రిశూలం అక్షర జాకృతుల ఆకృతే తమరుగం ఫణిభూషణం వాయ సర్పరాజం సంధ్యకాంతుల నగస వ్యాఘ్ర చర్మం సప్తాండవ గతుల నటరాజ పాదం బ్రహ్మాది దేవతలు మృత్యే వివాదం దిగి రాగగిల చే ప్రమోదం దివి నుండి దిగి రాగగిల చే ప్రమోదం పాహి పాహి అనే పరమ భక్తుడే పోహి అంటూ నిందించగా భూషణము భూషణముగా చేసుకొని చేరే నాగభూషణ దైన నగరాజుగానే తీరుగా తిరగాలంట, జోర్లు జోర్లుగా తిరగాలంట, తళం దిక్క తైదూకాలంట, తాండవాలే ఆడాలంట, తమలుకలే తెగమోగాలంట, శంఖములే భలే భూదాలంట, అర్జున ఫల్గుణ పార్థ కిరీట, శివ శివమూర్తివి గణనాథ, శివుని కుమారుడవు గణనాథ, దయగల మూర్తివి గణనాథ, కోటి దండలు నీకు గణనాథ, చిన్న పెద్ద చిందులు చూడు, కన్నులకెన్నో బిందులు నేడు, ఒకే కొడుకులు గురు వాడ గుడు మేడ, శివ శివ శివ శంభో, శివ శివమూర్తివి గణనాథ, శివుని కుమారుడవు గణనాథ, దయగల మూర్తివి గణనాథ, కోటి దండలు నీకు గణనాథ, చిన్న పెద్ద చిందులు చూడు, కన్నులకెన్నో బిందులు నేడు, ఒకే కొడుకులు గురు వాడ గుడు మేడ, శివ శివ శివ శంభో. విషనాగుల విషమెక్కిల్దా. శృతి మిల్చిల శివమెక్కిల్దా. నీ మూడో కంటికి మళ్ళీ నిప్పుల కల తిరిగొచ్చిందా. శివ భూ భూ మహదేవా, భక్తుల మొరలే వినలేవా. భవ శివ భో భో మహదేవా, భక్తుల మొరలే వినలేవా. కలవో శిలవో కలవో లేవో, కలవో శిలవో కలవో లేవో, ఉంటే ఇటు దిగి రాలేవా. భవ శివ భో భో మహదేవా, భక్తుల మొరలే వినలేవా. భవ శివ భో భో మహదేవా, భక్తుల మొరలే వినలేవా. సవతికేమో తలనిచ్చావు, సగం తనువు సతికిచ్చావు, సవతికేమో తలనిచ్చావు. సుతులిద్దరి కోసం తండ్రిగా నీ మెత్తని ఒడినిచ్చావు. మా ఇల్లును వల్ల కాడుగా ఎందుకిలా మార్చేశావు. భవ శివ భో భో మహదేవా, భక్తుల మొరలే వినలేవా. భవ శివ భో భో మహదేవా, భక్తుల మొరలే వినలేవా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జగతెంతకు మా ప్రియ పాశం. భవ శివ భో భో మహదేవా, భక్తుల మొరలే వినలేవా. భవ శివ భో భో మహదేవా, భక్తుల మొరలే వినలేవా. కలవో శిలవో కలవో లేవో, కలవో శిలవో కలవో లేవో, కలవో శిలవో కలవో లేవో, ఉంటే ఇటు దిగి రాలేవా. భవ శివ భో భో మహదేవా, భక్తుల మొరలే వినలేవా. శివ భో భో మహదేవా భక్తుల మొరలే వినలేవా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ జగాన్ని నడిపే కేదారి వరాలు ఇచ్చే పశుపతివే బ్రహ్మమురారి సురార్చితలింగం అష్టదరిద్ర వినాశకలింగం కామదహన కరుణాకరలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం Thank you. యోగ భూమిక పార్వతీ దివ్య కళ్యాణ గీతిక స్త్రీపురుష సంయోగ భూమిక పానుడులు స్వరలయల విరిజడులై అలరించు నటనకు అవధులు లేవిక శివ పార్వతీ దివ్య కళ్యాణ గీతిక కలిగిన మన సంగమం దివ్య లలితానుభూతికి శ్రీచందనం శివ పార్వతీ దివ్య కళ్యాణ గీతిక స్త్రీపురుష సంయోగ భూమిక పార్వతీ దివ్య కళ్యాణ గీతిక చంచలత్వం తపోలగ్న దృష్టిం కిమాకర్షతీతి సృష్టిని నడిపే లింగే